بسم الله الرحمن الرحيم سأل سائل بعذاب واقع للكافرين ليس له دافع من الله ذي المعارج تعرج الملائكة والروح إليه في يوم كان مقداره 50,000 سنة فاصبر صبرا جميلا إنهم يرونه بعيدا ونراه قريبا يوم تكون السماء كالمهل وتكون الجبال كالعهن ولا يسأل حميم حميما يبصرونهم يود المجرم لو يفتدي من عذاب يومئذ ببنيه وصاحبته وأخيه وفصيلته التي تؤويه ومن في الأرض جميعا ثم ينجيه كلا إنها لظى نزاعة للشوى تدعو من أدبر وتولى وجمع فأوعى అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అడిగేవాడు శిక్షను గురించి అడిగాడు, అది తప్పకుండా సంభవిస్తుంది. అది అవిశ్వాసుల కొరకే, దానిని తప్పించేవారెవ్వరూ లేరు. అది ఆరోహణ సోపానాలకు స్వామి అయిన అల్లాహ్ తరపు నుండి సంభవిస్తుంది. 50,000 సంవత్సరాల ప్రమాణం గల ఒక రోజున దైవదూతలు ఆత్మ ఆయన సాన్నిధ్యానికి అధిరోహిస్తారు. కనుక ఓ ప్రవక్త, సహనం వహించు, హుందాతనంతో కూడిన సహనం. వారు అది దూరంగా ఉన్నదని అనుకుంటున్నారు, కాని మాకు అది దగ్గరలో కనిపిస్తున్నది. ఏ రోజున ఆకాశం కరిగిన వెండి మాదిరిగా అయిపోతుందో, కొండలు ఏచిన రంగురంగుల ఉన్ని పింజాలు మాదిరిగా అయిపోతాయో, ప్రాణస్నేహితులు ఒకరికొకరు కనిపించినప్పటికీ ఎవరూ ఎవరిని గురించి పట్టించుకోవడం జరగదో, ఆ రోజున ఆ శిక్ష సంభవిస్తుంది. దోషి ఆనాటి శిక్ష నుండి తప్పించుకోవటానికి తన సంతానాన్ని, తన భార్యను, తన సోదరులను, తనకు ఆశ్రయమిచ్చిన దగ్గరి బంధువులను, భూమండలంలోని వారందరినీ పరిహారంగా ఇచ్చి ఈ ఉపాయం ద్వారా విముక్తి పొందాలని కోరుకుంటాడు. ఎంతమాత్రం కాదు, అలా ఎన్నటికీ జరగదు. అది భగభగమండే నరకాగ్ని జ్వాల. మాంసాన్ని చర్మాన్ని సైతం అది తినేస్తుంది. సత్యం పట్ల విముఖుడై వెన్ను చూపి ధనాన్ని కూడబెట్టి దానిని మాటి మాటికి పేర్చి పెట్టిన ప్రతివాణ్ణి అది బిగ్గరగా అరుస్తూ తన వైపునకు పిలుస్తుంది. إلا المصلين الذين هم على صلاتهم دائمون والذين في أموالهم حق معلوم للسائل والمحروم والذين يصدقون بيوم الدين والذين هم من عذاب ربهم مشفقون إن عذاب ربهم غير مأمون والذين هم لفروجهم حافظون إلا على أزواجهم أو ما ملكت أيمانهم فإنهم غير ملومين فَمَنِ ابْتَغَى وَرَاءَ ذَلِكَ فَأُولَئِكَ هُمُ الْعَادُونَ وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ والذين هم بشهاداتهم قائمون والذين هم على صلاتهم يحافظون أولئك في جنات مكرمون మానవుడు తొందరపడేవాడుగా సహనము లేనివాడుగా సృష్టించబడ్డాడు. అతనికి కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందుతాడు, సుఖాలు కలిగినప్పుడు పిసినారితనంతో ప్రవర్తిస్తాడు. కాని ఈ బలహీనతకు ఈ క్రిందివారే దూరంగా ఉంటారు. నమాజు చేసేవారు తమ నమాజులను ఎల్లప్పుడూ నియమం తప్పకుండా పాటించేవారు. తమ సంపదలలో యాచకులకు దిక్కులేని వారికి ఒక నిర్ణీతమైన హక్కును ఇచ్చేవారు. తీర్పు దినం సత్యమని నమ్మేవారు. తమ ప్రభువు శిక్షకు భయపడేవారు, ఎందుకంటే వారి ప్రభువు విధించే శిక్ష ఎవరూ నిర్భయంగా ఉండేటటువంటి శిక్ష కాదు. తమ మర్మాంగాలను కాపాడుకునేవారు, తమ భార్యలు చట్టరీత్యా తమ అధీనంలో ఉండే స్త్రీలు తప్ప. వీరి విషయంలో కాపాడుకోకుండా ఉండేవారు నిందార్హులు కారు. అయితే ఇది కాక ఇంకా ఎక్కువ కావాలని కోరేవారు హద్దులను అతిక్రమించేవారు. తమ అమానతులను పరిరక్షించేవారు, తమ వాగ్దానాలను నిలబెట్టుకునేవారు, తమ సాక్ష్యాల విషయంలో నిజాయితీగా ఉండేవారు, తమ నమాజును కాపాడుకునేవారు, ఇలాంటి వారు సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు. فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطَعِينَ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ كَلَّا إِنَّا خَلَقْنَاهُمْ مِمَّا يَعْلَمُونَ فلا أقسم برب المشارق والمغارب إنا لقادرون على أن نبدل خيرا منهم وما نحن بمسبوقين فذرهم يخوضوا ويلعبوا حتى يلاقوا يومهم الذي يوعدون يوم يخرجون من الأجداث سراعا كأنهم إلى نصب يوفضون خاشعة أبصارهم ترهقهم ذلة ذلك اليوم الذي كانوا يوعدون كنوكا او پروكتا اي ستيا دكارولو كودي يدمالا نوندي గుంపులు గుంపులుగా నీ వైపునకు ఎందుకు పరిగెత్తుకొస్తున్నారు? వారిలో ప్రతి ఒక్కడూ కానుకలతో నిండిన స్వర్గంలో తనను ప్రవేశపెట్టడం జరుగుతుందనే పేరాశ కలిగి ఉన్నాడా? ఎంతమాత్రం కాదు. ఏ వస్తువుతో మేము వారిని పుట్టించామో ఆ వస్తువేమిటో స్వయంగా వారు ఎరుగుదురు. కనుక అలా కాదు, నేను తూర్పుల పడమరల స్వామిపై ప్రమాణం చేసి చెబుతున్నాను, మేము వారి స్థానంలో వారికంటే మేలైన వారిని తీసుకురాగల శక్తి కలిగి ఉన్నాము. మమ్మల్ని మించిపోయేవారెవ్వరూ లేరు. కనుక వారిని వారి వ్యర్థ విషయాలలో ఆటపాటలలో పడి ఉండనివ్వండి. వారికి వాగ్దానం చేయబడుతున్న దినానికి వారు చేరుకునే వరకు వారిని అలా పడి ఉండనివ్వండి. అప్పుడు వారు తమ సమాధుల నుండి బయటికి వచ్చి తమ దేవతల మందిరాల వైపునకు పరుగెత్తుతున్నట్లు పరుగెత్తుతూ ఉంటారు. వారి చూపులు క్రిందికి వ్రాలి ఉంటాయి. అవమానం వారిని కమ్ముకుంటూ ఉంటుంది. ఈ దినం గురించే వారికి వాగ్దానం చేయబడుతోంది.